22 సర్వము చైతన్యమయమే. శ్రీరాముడు గురుదేవ. చైత్య పదార్థాలలో స్మృతికి విషయమైన దృశ్య పదార్థాలలో ఒక చైత్యత్వం ఉంది, కాలంలో కాలత్వం ఉంది, ఆకాశంలో ఆకాశత్వం ఉంది, జడంలో జడత్వం ఉంది, సహజ సిద్ధమైన చలనం ఉండి కూడా జడమే అయిన వాయువులో వాయుత్వం ఉంది. ఇక కాలాన్ని విశ్లేషిస్తే భూత భవిష్యత్తులు ఆధారం లేనివై తెగిపోగా వర్తమానం ఒకటి సారవంతమై నిలబడుతోంది. ఈ వర్తమాన కాలానికి ఒక ఆకారము లేదు, ఒక స్పందన లేదు, అవి లేవనటానికీ లేదు. దీనిలో వర్తమానత్వం ఉంది. ఆకారం గల పదార్థాలలో మూర్తత్వం ఉంది, ఆ పదార్థాలలో భిన్నత్వం ఉంది, భిన్నత్వం లేని ఆకాశాది పదార్థాలలో అనంతత్వం ఉంది. ఆకాశాదులు అదృశ్య పదార్థాలు, మిగిలిన పదార్థాలలో దృశ్యత్వం ఉంది. వీటిల్లో కొన్నిటికీ సృష్టి పుట్టుక కనిపిస్తోంది, ఆ సృష్టిలో సృష్టిత్వం ఉంది. చేతృత్వం దగ్గరినుంచి సృష్టిత్వం దాకా ఈ ఉన్న లక్షణాలేమిటి? ఇవి ఎక్కడినుంచి వచ్చాయి? వశిష్ఠుడు, రామ, నువ్వడిగిన వాటన్నిటి స్వరూపము ఒక్కటే, అదే మహాచిదాకాశం. మహాప్రళయకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు గూడా లయించిపోయినప్పుడు నామరూపభేదాలన్నీ లయించిపోగా పరిశుద్ధమైన చిదాత్మ ఒక్కటే మిగిలి ఉంటుంది. శ్రీరాముడు అలాంటి ప్రళయ సమయంలో ఆ చిదాత్మ కూడా లయించిపోయింది అందాము, నష్టమేమి? వశిష్ఠుడు, అలా అంటే మళ్లీ సృష్టి వచ్చేందుకు అవకాశం లేదు. కాని మళ్లీ సృష్టి కనిపిస్తోంది, అందువల్ల శుద్ధ చిదాత్మ లయించిందనడానికి వీలులేదు. దానిలో కర్మవాసనలనే మాలిన్యం కలిసినప్పుడు అది ఉన్నదని తెలుస్తుంది. మిగిలినప్పుడు, అనగా ఆ కర్మవాసనలు దాని నుంచి పూర్తిగా తొలగిపోయినప్పుడు అది ఉన్నదనే మాటకు చోటులేదు. శ్రీరాముడు ఉన్నదనే మాటకు చోటు లేనప్పుడు లేదనే అందాం. వశిష్ఠుడు, అలా అనడానికి వీలు లేదు, ఎందుకంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని పిల్లవాడికి చూపించాల్సి వచ్చినప్పుడు అదో ఆ చెట్టు కొమ్మమీది నుంచి చూడరా అని మనం చూపిస్తాం. అప్పుడు పిల్లవాడు మొదట చెట్టు కొమ్మను చూసి ఆ తరువాత చంద్రుణ్ణి తక్షణమే చూస్తాడు. చూస్తాడు అంటే ఏమిటి? చూసేవాడి అంతఃకరణంలో ఉండే చైతన్యం, ప్రమాతృ చైతన్యం కంటి ద్వారా కొమ్మమీదికి, కొమ్మమీది నుంచి చెట్టుమీదికి ప్రసరించింది. ఇప్పుడీ చైతన్యానికి మొదట్లో కొమ్మ, చివర్లో చంద్రబింబము విషయంగా ఉన్నాయి. కొమ్మకి చంద్రుడికి మధ్యలో ఇన్ని వేల మైళ్ల పొడవులో ఆ చైతన్యానికి ఇది ఆధారం లేదు. అందుచేత అది అక్కడ ఉందనేందుకు వీలులేదు. అంతమాత్రం చేత అక్కడ చైతన్యం లేదని చెప్పగలవా? ఆయసర్ 39. ఒక యోగి అర్ధరాత్రి దాకా నిద్రపోయి నిద్దరమత్తు తగ్గగానే లేచి కూర్చొని సమాధిలోకి వెడుతున్నాడు. అలాంటి యోగులకు విషయ స్పర్శలేని నిర్విషయ చిదాత్మ అనుభవంలోకి కనిపిస్తోంది. వాళ్ల అనుభవాన్ని కాదనగలమా? లోకంలో రకరకాల మొక్కలు మొలుస్తున్నాయి. ఇవి మొలిచే ప్రతి చోటా చైతన్యం రకరకాలుగా వ్యక్తం అవుతోంది. కాని అన్ని చోట్ల ఉండే చైతన్యము ఒక్కటే. దానిని బట్టి వీటన్నిటికీ మూలమైన సత్తాసామాన్యం ఒకటి ఉన్నదని ఒప్పుకోకుండా ఉండగలమా? ఉపశమ ప్రకరణంలో 54వ సర్గ ప్రాంతంలో సత్తాసామాన్యం యొక్క వివరణ వచ్చింది. శ్రీరాముడు శూన్యంలోంచే ఇవన్నీ వచ్చాయని ఎందుకు అనుకోకూడదు? వశిష్ఠుడు, అంటే శూన్యం జగత్కారణం అవుతుందేమోనని ఆలోచిస్తున్నావు. శూన్యానికి దేశకాల విభాగమే లేదు. అందుచేత శూన్యంలోంచి ఇప్పుడు ఈ పదార్థమే పుట్టాలనే నియమం కుదరదు. అందువల్ల ప్రతిచోటా ప్రతి పదార్థము పుడుతూనే ఉండవలసి వస్తుంది. శ్రీరాముడు, మీరు చెప్పే పరబ్రహ్మ కూడా అటువంటిదే కదా? అందుచేత అక్కడ కూడా ప్రతిచోటా ప్రతిదీ పుట్టాలి కదా? వశిష్ఠుడు, పుట్టాలి. పుట్టాలంటే రెండే విధానాలున్నాయి, ఒకటి పరిణామ విధానం, రెండవది వివర్త విధానం. బ్రహ్మ అమూర్తం గనుక దానిలోంచి మూర్త పదార్థాల సృష్టి పరిణామ ప్రక్రియలో జరిగే అవకాశం లేదు. అందువల్లే మేము వివర్త ప్రక్రియలో సృష్టి జరిగిందంటున్నాము. శ్రీరాముడు, శూన్యంలోంచి వివర్త ప్రక్రియ జరిగిందనకూడదా? వశిష్ఠుడు, వివర్త ప్రక్రియ భ్రాంతి మీద ఆధారపడి ఉంది. భ్రాంతి కలగాలంటే ఒక సత్య పదార్థం ఆధారంగా ఉండాలి. కేవలం శూన్యం మీద భ్రాంతి కలగడం లోకానుభవంలో ఎక్కడా లేదు. కనుక పరబ్రహ్మ మీదే వివర్త ప్రక్రియ జరిగిందని చెప్పక తప్పదు. అందుకే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ మహాచిదాకాశమే సమాధానం అని అన్నాను. ఈ విషయాన్నే శృతి అనేక రకాలుగా ప్రతిపాదించింది. ఒకచోట తదేతద్భ్రహ్మ అపూర్వమనపరం అనంతరమబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూహ. అదే ఈ బ్రహ్మ, దానికి కారణమూ లేదు, కార్యమూ లేదు, దానికి వెలుపలా లేదు, లోపలా లేదు, అన్నిటినీ అనుభవించే ఈ జీవాత్మే ఆ బ్రహ్మ డోట్ అంది. మరోచోట పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే సుఖయజుర్వేద శాస్త్రి పాఠము. ఆ కనిపించని పరలోకము పరిపూర్ణమే. ఈ కనిపించే సర్వ ప్రపంచము పరిపూర్ణమే. పరిపూర్ణంలోనుంచే పరిపూర్ణమైనదే వ్యక్తమవుతోంది. అలాంటి పరిపూర్ణంలోంచి పరిపూర్ణాన్ని తీసివేస్తే పరిపూర్ణమే మిగులుతున్నది తుట్ అన్నది సాధ్యాభిమూడు. అందుకనే జగత్తు అనే పదార్థం వేరుగా లేదని, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే అని మేము చెబుతున్నాం. నిద్రపోయే ముందు నీవు ఉన్నావు, నీకు నిద్ర పట్టింది, కల వచ్చింది, కలలో మరొక నువ్వు తయారయ్యావు. అంటే నీలోంచి నువ్వే విడిపడ్డావు. ఇది సంభవమా? కాదు. కాని అసంభవమైనది సంభవించింది. దేనివల్ల? నిద్ర అనే ఆవరణ వల్ల. ఎప్పుడైతే నిద్రవల్ల నీలోంచి నువ్వు విడిపడ్డావో, విడిపడ్డ నీ చుట్టూ ఒక ప్రపంచం ఏర్పడింది. అదే స్వప్న ప్రపంచం. ఇది ఎక్కడి నుండి వచ్చింది? నీలోంచే వచ్చింది. ఆయసర్ నలభే అంటే నీ యొక్క రూపాంతరమే. అలా అయితే స్వప్న జీవుడిగా ఉన్న నీకు ఆ స్వప్న ప్రపంచానికి భేదమేమిటి? ఏమీ లేదు. అయినా ఆ స్వప్న జీవుడు నేను వేరు, నా చుట్టూతా ఉన్న ప్రపంచం వేరు అంటున్నాడు. అది ఎలా సత్యం కాదో అలాగే జాగ్రత్తలో కూడా నేను వేరు, నా చుట్టూతా ఉన్న ప్రపంచం వేరు అనే భావం సత్యం కాదు. స్వప్నానికి ముందర స్వప్న ప్రపంచంతో సంబంధం లేని నువ్వు శుద్ధంగా ఎలా ఉన్నావో అలాగే ఈ జాగ్రత్ ప్రపంచ సృష్టికి పూర్వం ఈ ప్రపంచంతో సంబంధం లేని నిష్ప్రపంచ పరబ్రహ్మ విశుద్ధంగా ఉంది. అదే అవిద్యావరణ వల్ల జీవుడుగాను జీవ ప్రపంచంగాను విడివడింది. అందువల్ల పరమార్థ దశలో బ్రహ్మకు జీవుడికి జగత్తుకు భేదమే లేదు. శ్రీరాముడు గురుదేవ శుద్ధ చైతన్యమే జగత్పదార్థంగా కనిపిస్తుందని ఎందుకనాలి? పుట్టుబోయే చెట్టు విత్తులో ముందే సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా పరబ్రహ్మ అనే విత్తులో జగత్తు ముందే దాగి ఉందని, ఆ తరువాత మడి చెట్టు లాగా వ్యక్తమైందని ఎందుకు అనుకోకూడదు? వశిష్ఠుడు విత్తు ఎంత చిన్నదైనా దానికి ఆకారం ఉంది. దానిలో సూక్ష్మంగా దాగి ఉన్న మట్టి చెట్టు, భూమి అణువులు, నీటి అణువులు మొదలైన బాహ్య సహకారీ కారణాల సహాయం కలిసి వచ్చినప్పుడు వ్యక్తమవుతోంది. పరబ్రహ్మ విషయంలో దానికి విత్తు వంటి ఆకారము లేదు. దానికంటే భిన్నంగా వేరే సహకార సామాగ్రి లేదు. కనుక నువ్వు చెప్పిన మాట కుదరదు. శ్రీరాముడు వేదంలో బ్రహ్మను గురించి చెబుతూ అణుః పంథారః విత్తతః పురాణః అణువు మార్గము విస్తృతము పాతది అని ఒకచోట అనోరణీయాన్ అణువులన్నిటికన్నా చిన్న అణువు అని మరోచోట ఉంది. కనుక బ్రహ్మకు అణువు వంటి ఆకారం ఉందని ఒప్పుకోవాలి. ఇక సహకారి సామాగ్రి అంటారా? అది లేకుండానే ప్రపంచ వృక్షాన్ని పుట్టించగల విచిత్ర శక్తి పరబ్రహ్మమనే అణువు యొక్క గర్భంలో ఉందని ఎందుకు అనుకోకూడదు? వశిష్ఠుడు నువ్వు చెప్పిన వేద వాక్యాలలోనే అణువః అన్నచోట విత్తతః విస్తృతమైనది అని కూడా ఉంది. అలాగే అనోరణీయాన్ పెద్దవాటన్నిటికంటే కూడా పెద్దది అని ఉన్నది. కాబట్టి బ్రహ్మకు అణువు వంటి ఆకారం ఉందని చెప్పరాదు. ఒకవేళ నువ్వు అలా కల్పన చేయగలిగినా దాని కడుపులో మహాప్రపంచం అంతా దాగి ఉందని అనడం ఆవగింజలో మేరు పర్వతం ఉన్నది అన్నట్లుగా ఉంటుంది. ఇది యుక్తియుక్తం కాదు. దీనికి వేరే ప్రమాణమూ లేదు. కనుక పరబ్రహ్మలోంచి ఈ ప్రపంచం వృక్షంలాగా పరిణామక్రమంలో జన్మించిందని చెప్పడం సాధ్యం కాదు. అందుచేత వివక్త విధానంలో జన్మించిందనే చెప్పాలి. అలా చెబితే ఈ ప్రపంచమనేది సన్మాత్రమే తప్ప మరొకటి కాదని అంగీకరించినట్లే మేము ఆ మాటే చెబుతున్నా. సాత్ 54. రామ, నేను చెప్పిన దానికి సారాంశమేమంటే, శుద్ధ చైతన్యమే అవిద్య వల్ల అన్యభావన చేస్తే తనను తానే తనకంటే భిన్నంగా చూసుకుంటుంది. అలా ఉండే దశలో మళ్లీ తనను తానే భావన చేసుకుంటే భిన్నత్వం పోయి తనే మిగిలిపోతుంది. అదే ముక్తి. సాక్ 55.